పక్షులు ఎలా ఎగురుతాయి పుస్తకం 16వ భాగం. అలల తీరును లెక్కల సాయంతో వర్ణించి చెప్పవచ్చు. అన్ని రకాల అలలకు ఒకే రకమైన లెక్కలు కుదురుతాయి. కానీ అలల పనితీరును గమనించడానికి ఈ లెక్కల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలలు ఒక రకమైన శక్తిని ఒకచోటు నుంచి మరొక చోటికి తరలిస్తాయన్న ముఖ్య విషయాన్ని గమనిస్తే చాలు. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ లేదా విద్యుదయస్కాంత తరంగాలు స్పేస్ అనే స్థలంలో పయనిస్తాయి. మనం చూసే వెలుగు, రేడియో, టెలివిజన్లకు సమాచారం అందించే తరంగాలు, కార్డ్లెస్ ఫోన్లో మాట వినిపించేందుకు పనిచేస్తున్న అలలు అన్నీ ఈ పద్ధతిలోనే కదులుతాయి. ఎక్స్ కిరణాలను వాడి శరీరం లోపలి భాగాలను పరిశీలించడం గురించి తెలుసు. ఆ కిరణాలు అలల రూపంలో శరీరంలో నుంచి దూసుకుపోతాయి. మైక్రోవేవ్ ఓవెన్లో తిండి పదార్థాలు అలలుగా వచ్చే మైక్రోవేవ్స్ కారణంగా వేడెక్కి ఉడుకుతాయి. తరంగాలన్నింటి మధ్య సంబంధం ఉండే వీలుంది. అన్ని రకాల తరంగాలు శక్తిని తరలిస్తాయి. ధ్వని, నీటిలోని అలలు, ఇంకా భూకంపంలోని అలలు పనిచేసే తీరు మరో రకంగా ఉంటుంది. ఇందులో యాంత్రికమైన కదలిక ఉంటుంది. ఈ యాంత్రిక తరంగాలు శూన్యంలో కదలలేవు. వాటిని మోయటానికి గాలి, నీరు లేదా భూమి ఉండి తీరాలి. గాలిలోని కదలికతో పాటు ధ్వని కదులుతుంది. నీటి కదలికతో పాటు మరొక రకం శక్తి కదులుతుంది. క్రికెట్ లేదా ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు మెక్సికన్ వేవ్ అనే పద్ధతిని మొత్తం ప్రేక్షకులలో వరుసపెట్టి ఒక రకమైన అలను ప్రదర్శించడం చూసి ఉంటారు. ఒక చివరన మొదలుపెట్టి వరుసగా ప్రేక్షకులు కదిలినందుకు ఈ అల స్టేడియంలోని మరో చివరకు నెమ్మదిగా చేరుతుంది. అది అలల పద్ధతి. అలల మీద ఆధారపడే భౌతిక శాస్త్ర అంశాలను గురించి తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు మనకు సాయం చేస్తాయి. ఆకాశం నీలంగా ఎందుకు కనబడుతుంది? ప్రశ్న అడిగిన తీరును గురించి ముందుగా జవాబు చెప్పవచ్చు. ఆకాశం నీలంగా ఎందుకు ఉంది అని అడిగి ఉండవచ్చు. నిజానికి ఆకాశం నీలంగా లేదు. దానికి ఏ రంగు లేదు. మనకు మాత్రం అది నీలంగా కనబడుతుంది. అందుకు కారణం వెలుగులోని వేరువేరు అలల తీరు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నవారు కిటికీలో నుంచి బయటకు చూస్తే ఆకాశం నీలంగాను, సూర్యుడు పసుపు రంగులోనూ కనిపించవు. వారికి ఆకాశం మొత్తం నల్లగాను, సూర్యుడు పూర్తిగా తెలుపు రంగులోనూ కనిపిస్తాయి. భూమి మీద నుంచి చూసే మనకు వాటి రంగులు మరో రకంగా కనిపించడం వెనుక ఎంతో ఫిజిక్స్ ఉందని అర్థమైందా? అంతేకాదు, ఆకాశంలో ముద్దలుగా తేలుతూ ఉండే మేఘాలు మనకు తెలుపు లేదా నలుపు రంగుల్లో కనిపించడం వెనుక కూడా ఈ ఫిజిక్సే ఉంది. ఫిజిక్స్ వచ్చి ఆకాశాన్ని, సూర్యుడిని, మేఘాలను ఏర్పాటు చేయలేదు. మనిషి పరిశీలన ద్వారా, పరిశోధన ద్వారా అవి కనిపించే తీరును అర్థం చేసుకున్నాడు. వెలుగు అలలుగా ప్రవహిస్తుంది. అయితే ఆ తరంగాల తీరు అంతటా ఒకేలా ఉండదు. అలలకు కొలతలు ఉంటాయి. అలలు అనగానే ఒకసారి పైకి ఎగిసి కిందకు పడి మళ్ళీ ఎగిసి క్రమంగా సాగటం అని అర్థమవుతుంది. పైకి ఎగిసిన రెండు శిఖరాల మధ్యన దూరాన్ని వేవ్ లెంగ్త్ అంటారు. అలల తీరును ఈ దూరం లెక్క మీదనే వర్ణిస్తారు. మనకు కనిపించే వెలుగులో కూడా అలలు మిల్లీమీటర్లో 10,000 వంతు నుంచి మొదలయ్యి 1,000 వంతుల వరకు వేవ్ లెంగ్త్లను కలిగి ఉంటాయి. సముద్రంలోని రెండు అలల మధ్యన దూరం కొన్ని మీటర్ల వరకు ఉండవచ్చని ఊహిస్తే వెలుగులోని అలల దూరం గురించి కొంత అర్థమవుతుంది. కనిపించే కాంతిలోని ఎక్కువ నిడివి గల అలలు ఎరుపు రంగుకు కారణం. మరొక లెక్కలో చెప్పాలంటే వాటి నిడివి మీటర్లో 640 బిలియన్ల వంతు మాత్రమే ఉంటుంది. ఇక నిడివి తక్కువ ఉన్న అలల కారణంగా ఊదారంగు పుడుతుంది.